ఎడ్లు బాయే కొడ్లు బాయే ఎలమదొరల మందబాయే ఉల్లగమ్మ నేను బూతి కందిరీగా గరిసిపాయే కూడిబాయ లచ్చమ్మది కోడి పుండుబాయ లచ్చమ్మది ఎట్టుబాయ కొట్టుబాయ ఎలమ దొరల మందబాయ ఎట్టుబాయ కొట్టుబాయ ఎలమ దొరల మందబాయ కొట్టగాయ నేను పోతే కందిరీగ గడిసిపాయ కొట్టగాయ నేను పోతే కందిరీగ గడిసిపాయ కోడిబాయ లచ్చమ్మది కోడి పుండుబాయ లచ్చమ్మది కోడిబాయ లచ్చమ్మది కోడి పుండుబాయ లచ్చమ్మది అది